చెయ్యని ఇంకోసారి ఎపెల్లా ఎపెల్లా లేదు లేదారి గెట్ క్లోజర్ నా ముద్దు వేచకోరి I'm so sorry tappanta nade cheyyani inko sari epella epella ledu le dari get closer now get now get now I'm go sevaru cheyyaro amake mataranta chapparo angare aate si vaste happy ro athiga action ka pave alige arrogant papale asale ఎందుకో ఇచ్చిన తోసేసేసిడిగా